Lights, camera, rolling, music. నీ జల్లు బిళ్ళ చేసి కౌగిట్లో ఊపుతానే ఉయ్యాలా, నీ తోటి జంట గట్టి అందాలు అంట గట్టి రేయంత జాగరాలు చెయ్యాలా. ముందుంట మామిడుండగా సొంత మామ ఉండగా చేసే ముట్ల పండగ ఇయ్యాలా. ముందే మామిడందుకు ముంది కాలం అందుకు చూసి అదిరి పుట్టుకొచ్చే విరహం నాదేమో ఘాటు నాటు పట్టు సరసం. మంచు పిట్టలాంటి పిల్లనని తెలిసి మంచికొచ్చే పరువం నీకిద్దామంటే ముంచుకొచ్చే బిడియం. హే ఆడే లేడి నడుము అమ్మో వేడి కుడుము చూస్తే తడబడదా గుడి ఎడము. నేను పసిదరము చేసుకున్న చుక్క దీప మళ్ళీ చూసి నువ్వు నవ్వగా నా గుండె గుప్పు మంది నిప్పు రబ్బగా. మూసి ఉంచుకున్న ముంగిటింట తలుపే తీసి పిల్లగాలిలా నా మీద మళ్ళీ మత్తు చలి నవిలా. కొంచెం